అంగిరసో వై సత్రమాసదేశువర్గం లోకమాయం తేషాగం హవిష్మాగిశ్చ హవిష్కృచ్చాహీయేతాన్ తావకామయేతాగం సువర్గం లోకమియావేతి తావేతం విరాత్రమపశ్యతాం తమాహరతాన్ తతో వైతౌ సువర్గం లోకమైతాన్యగేవం విద్వాన్ విరాత్రేణ యజతే సువర్గమేవ లోకమేతి తావైతాం పూర్వేణ గచ్చతముత్తరేణాభిప్లవః పూర్వమహద్భవతి గతిరుత్తరం జ్యోతిష్టోమోగ్నిష్టోమః పూర్వమహద్భవతి తేజస్తేనామరుంధే సర్వస్తోమోదిరాత్ర ఉత్తరగం సర్వస్యాప్యై సర్వస్యావరుద్ధ్యై గాయత్రం పూర్వేహ సామభవతి తేజో వై గాయత్రే గాయత్రే బ్రహ్మవర్తసం తేజదేవ బ్రహ్మవర్తసమాత్మన్ ధత్తేత్రేస్తుభముత్తర భోజో వీర్యం దృష్టగోజలేవ వీర్యమాత్మన్ ధత్తేరసంతరం పూర్వేహ సామభవీయం వైరసంతరమస్యామేవ ప్రయతిష్ఠతి బృహదుత్తరేసౌ వై బృహదముష్యామేవ ప్రయతిష్ఠతి బృహక్వ జగదీతానుష్ఠుచ్చేతి వైఖామిసం పూర్వేహన్ సామభవతేన జగత్తేనైతి షోడశుత్తరేతేనానుష్ఠుభోసాహుర్యసమానేర్ధమాసే ీర్యమనుపద్యేతమాస్యాం పూర్వమహద్భవత్యుత్తరస్మిన్నుత్తరం నైవార్ధమాశయోద్భవతో నానావీర్యే భవతో హవిష్మన్నిధనం పూర్వమహద్భవతి హవిష్కన్నిధనముత్తరం ప్రతిష్ఠిత్యై ఆపో వా ఇదమగ్రేసరిమాధేత్తస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వాచరత్సమామవశ్యత్తాం వరాహో భూత్వా హరత్తాం విశ్వకర్మా భూత్వాప్యమాప్సా ప్రథదసా పృథివ్యభవత్తత్పృథివ్యై పృథివిత్తం తస్యామశ్రామ్య ప్రజాపతిస్త దేవాన సతి రాసో రుద్రాణామిత్యాం తే దేవా ప్రజాపతిమబ్రువన్ ప్రజాగామహాయుషో పసాక్షేవం తపసి ప్రజననమిచ్చద్ధ్వమిభ్యోగ్యమాయుధనం ప్రాగచ్చతే తేనాయుధనేనశ్రామ్యేనాయుధనేనాశ్రామ్యం తే సంవత్సరేకాంగాముసృజం తాం వసుభ్యో రుద్రేభ్యాదిత్యేభ్య ప్రాయచ్చన్నేతాగం రక్షద్ధ్వమిషాం వసవో రుద్రాదిత్యా రక్షంతసాముసుభ్యో రుద్రేభ్యాదిత్యేభ్య ప్రాజాయత్రీణి దశతాని ప్రయత్రికంశాసువత్తే దేవా ప్రజాపతిమబ్రువన్ సహస్రేణ నవజాతేష్టోమేణ వసూజయాజయత్నయమల్లోకమజయంతచ్చాదస్వముఖేన రుద్రాలయాజయంతరిక్షమజయంతచ్చాదస్వోదిరాత్రేణానిత్యాలయాజయత్తే మల్లోకమజయంతచ్చాదస్తరంతరిక్షంతరేగజరస్మాద్రుద్రాఘాతుకానాయతనాహితస్మాదాహుశిలం వై మధ్యమహస్తిరాత్రస్యమస్యాన్నాజ్యం భవతి సంయానాని సూక్తాని సగుంసలి షోడశి నగుంశకం సత్యం నో సత్యాశిలం భావాస్మాత్రిష్టోమదేవ ప్రథమహస్తాధోక్తిరాత్రేషాం లోకానాం విధృత్యై త్రీణి త్రీణి శతాన్యనోచేనాహమవ్యవిచ్ఛిన్నాని తేషాం లోకానాం ేత్యసారహస్తమ్యాధేత్తామింద్రశ్చ విష్ణుశ్చ వ్యాగచ్చేదాగం సలీంద్రో మన్యతాన గావా ఇదం విష్ణుస్సహస్రం వక్షతమగల్పేత విభాగేంద్రస్తే విష్ణస్తద్వారేషాభ్యనోచ్యత విభాగ్యసురచితాం వారేతామచ్చా వాగదేవ శకం సత్యసయాహోత్రేతారం వా అభ్యతిరిచ్యతే హోదానాహుర్దాగత్యాసావసంచేత్యసాహుర్బ్రహ్మణేతాగ్నిభాగం బ్రహ్మణేతీయమగ్నిమీ బ్రహ్మావేష్ణవోగ్నేవకల్పేధామి ్యాహుర్యా కళ్యాణే బహు రూపాసాదేగేత్యసాహుర్యాద్విరూపో భగతగే నీ సాదేగేది సహస్రస్య వైహేత్తే ఏతద్వారేతత్సహస్రస్యాగనగం సహస్రగ్స్తోత్రీయాః సహస్రం దక్షిణా సహస్ర సంవిదస్సు వర్గో లోకస్సు వర్గస్య లోకస్యాభిజిత్యై సోమో వై సహస్రమవిందత్తమింద్రోన్వమిందత్తౌ యమోన్యాగచ్చత్తావప్రవేదస్తుమేత్రాపేత్యస్తు హి ఇద్యబ్రూతాగంసగమయేకస్యాం వీర్యం పర్యవశ్యదియం వాస్య సహస్రస్య వీర్యం విభర్తేతి తావబ్రవీదియం మమాస్త్వేతద్యమయోరపి తావబ్రూతాగం సర్వే వా ఏతదేతస్యాం వీర్యం పరిపశ్యామోగుం సమాహరామః ఇది తస్యామగుం సమాహరం తదామప్సు ప్రావేశయన్ సోమాయోదేహీతి సారోహిణీ పింగళైకహారిణీ రూపం కృత్వా త్రయస్త్రగం శతాచతుర్భిశ్చ శతే సహోదేత్యస్మాద్రోహిణ్యా పింగళయేకహాయన్యా సోమం క్రేణీయాద్యదేవం విద్వాన్ రోహిణ్యా పింగళయేకహాయన్యా సోమం క్రేణాదిత్రయస్త్రికం సదా చైవాస్య త్రిభిశ్చతే సోమక్రీతో భవతి సుక్రీతేన యజదేతామప్సు ప్రావేశయన్నింద్రాడోహిణీ లక్ష్మణాపష్ఠౌ హేవార్త్రఘ్నే రూపం కృత్వా త్రయస్త్రికం సదా చత్రిభిశ్చతే సహోదేత్యస్మా లక్ష్మణాం పష్ఠౌ హేం మాత్రఘ్నేందద్యాద్రయేవం విద్వాన్ రోహిణీల్లక్ష్మణాం పష్ఠౌ హేం మాత్రఘ్నేం దదాత్రయత్రయోషత్రైవాస్తత్రేణి సాదత్తా భవతి తామప్సు ప్రావేశయమాయోదేహి సాజరతి మూర్ఖాదజ్జఘన్యా రూపం కృత్వా త్రయత్రికం సదాయత్రిభిశ్చతే సహోదేత్రస్మాజ్జరతే మూర్ఖాజ్జఘన్యా మనస్తరణే కరువే ఏవం విద్వాంజలతే మూర్ఖాంతజ్జఘన్యామనుస్తరణేం కరుతే త్రయస్త్రికంసచ్చైవాస్త్రీణి చదాముష్మిల్లోకే భవతి వాగే వదహస్తమేకస్మాదేజ సాహివరస్ సహస్రమస్య సా దత్తా భవతి తస్మాద్వరో న ప్రతిగృహ్య సాహివరస్ సహస్రమస్య ప్రతిగృహీతం భవతీయం వరైతి బ్రోజాధాన్యాం బ్రోజాభియం మమే విధాసహస్రమ ప్రతిగృహీతం భవత్యుభయే సహస్రం వరస్తాదేతమిల్యాణే లోపసమర్థా స్యాత్ సాహి వరస్సమధ్యైతామత్తరేణాగ్నేద్రం పర్యాణీరాహమనీయస్ద్రోణకలశమవఘ్రామగేదాలిఘ్రకలశం వ్యక్తిరుధారాపయ సత్యాత్వా విశంచిందవ సముద్రమివసంధవ సామా సహస్రాభజ ప్రజగా వధుభిః సహ పునర్మావిశతాద్రైరి ప్రజగ ేనం పశుభేరయ్యా సమర్థయతి ప్రజావాన్ పశుమాన్ భవతి ఏమం వేదగా సహాగ్నేభ్యం భయత్య పురస్తాంతిష్టంజాంజుభుజాభాజ్ఞ స్వర్ణపరాజయేషేన పరాజిజ్ఞైకదశ్చనైనా ఇంద్రశ్చ విష్ణో ఇరవస్కృతేథాన్ త్రేధాసహస్రం విదతైరేషామిత్రేధాయ భక్తం వైత్రిధాత్రేదహస్రగౌదాహస్రేమేనా సహస్రస్వేనాంకరోజ రూపాణి జుహోజ రూపేనాగం సమర్థ్యాగమాజపేదే సరస్వతి ప్రియ ప్రేయసి విశ్రుతే కాని అగ్నిరే నామాని సుకృతం మా దేవేషు బ్రూతాజలి దేవేభ్యదేవే నమా వేదగట్టన్ వేదం దేవాబుధ్యందే సహస్రదమ్యా వేయజమానస్వర్గం లోకమే సైనగం సువర్గం లోకం గమయతి సామాసువర్గం లోకం గమగేత్యాహసువర్గమే వేదం లోకం గమగతి సామాజ్యోజస్పందం లోకం గమగేత్యాహ జ్యోతిష్పందమే వేదం లోకం గమగతి సామా సర్వాన్ పుణ్యాల్లోకాన్ గమగేత్యాహ సర్వానే వేదం పుణ్యాల్లోకాన్ గమగతి సామాః ప్రతిష్టాంగమయ ప్రజనా పదభిః సహ పునర్మా ైరి ప్రజైవేనం పశుభేరయ్యాం ప్రతిష్టాపయతి ప్రజాభాన్ పశువాన్నగివాన్ భవతి ఏం వేదతామగ్నిర్మలే వాహోత్రే వాగ్గాత్రే వాధ్వర్యమే వాద్య సహస్రమస్య దత్తా భవతి సహస్రమస్య ప్రతిగృహీతం భవతి గస్తామ విద్వాన్ ప్రతిగృహ్ణాదితాం ప్రతిగృహీరాదేకాదిన సహస్రమేకాన్ వా భూతాం ప్రతిగృహ్ణామిన సహస్రమేకా భూతా విషమా సహస్రమిత్యేకామేవైనాహం భూతాం ప్రతిగృహ్ణాదిన సహస్రైయ్యదేవం సహస్రగం సహస్రతమ్యం వేతి సహస్రతమేకం సహస్ర మిగిలేత్ప్రాజేముత్సృజేత్ సహస్రగం సహస్రతమ్యం ద్రియాత్ సహస్రమప్రజ్ఞాత్రగం సువర్గం లోకం న ప్రజానీయ ప్రజేజేముత్సృజరితాగం సహస్రమను పరిగామత్తదే సా ప్రజానతి సువర్గం లోకమేత యజమానమభ్యుత్సృజలి క్షిప్రే సహస్రం ప్రజానముత్తమానీయతే ప్రసమాదేవాన్ గచ్చతి అత్రిరదాదౌర్వాయ ప్రజాం పుత్రకామాయ సరిచామాండిటర్వేర్యశిలో యాతయామాసగేతంచోరాత్రమశ్యత్తమాహరత్తేన వీరస్తారో వీరా ఆజాయంత సుహోగాసోగ్గాస్వద్భరయస్వదభేజోగేవం విద్వాగిష్టదోరాత్రేణ యజదాస్తారో వీరాజాయంతే సుహోగాసోగ్గాదాస్వద్భరయస్వదభేజోగే చతుర్భిగంశాః పవమాన బ్రహ్మవర్తసంతద్యముద్దంతస్తోమాశ్రే సాత్రిక శ్రద్ధాయజమానం చత్వారి వీర్యాని లోపానమంతేంద్రియం బ్రహ్మవర్తనమన్నాగశ్చతురశ్చతుష్టోమాస్తోమానమశ్చత్వారాహరత్తైరేరేవ ప్రసమేనావానందేంద్రియం ద్వితీయేనాత్యం చతుర్థేన ఏం విద్వాగశ్చతురశ్చతుష్టోమాస్తోమానాహరతి ప్రథమేనావరుంధయింద్రియేన బ్రహ్మవర్చసం తృతీయేనాత్యంతచతుర్థేన గామేవాభ్యమాధ్వక్తామేవ యజమానరుద్ధోగి జమదగ్నిపుష్టికామశ్చతురాత్రేణాయజరసేతాన్ పోషాగం అపుష్యత్ తస్మాత్పలితో జామదగ్నిజౌరసంజానాత్రేతానేవ పోషాన్ పుష్యతేహం విద్వాగశ్చతురాత్రేణ యజతే పురోడాశున్యముపసతో భవంతి పశవో వై పురోడాశ పశూనేవరుంధేన్నం వై పురోడాశోన్నమేవరుంధేన్నాశ పశువాన్ భవతి ఏవం విద్వాగశ్చతురాత్రేణ యజతే సంవత్సరో వా ఇదమేకాశేత్సోగామిత్వేతం పంచరాత్రమపశ్యత్తమాహరత్రేణ యజతో వై సతోన సృజతయేమం విద్వాన్ పంచరాత్రేణ యజతే ప్రైవజాయతే తరదవ సృష్టానవ్యావత్తంతరగేతం పంచరాత్రమపశ్యంతమాహరంతేన యజంతరతో వై దేవ్యావర్తంతయేమం విద్వాన్ పంచరాత్రేణ యజతే విపాత్మనాభ్యాతుర్వేణావర్తతే సార్వ శ్యామిం పంచరాత్రమాహరత్రేణ వసూన్ ప్రాప్నోగ్రయేమం విద్వాన్ పంచరాత్రేణ యజతే ప్రసహస్రం వసూనాప్నోతిమర ప్రావాహనేన కామయద భాజ ప్రమదితా శ్యామిషేతం పంచరాత్రమాహరత్రేణ విద్వాన్ పంచరాత్రేణ యజతే ప్రమదితైవ వాచో భవత్యసోరేణం చతురాత్రోదరిక్రష్డ్రాత్రోధవాగేష సంప్రతిజ్ఞో పంచరాత్రోగేవం విద్వాన్ పంచరాత్రేణ యజదేనం పంచరాత్రోభవతి పంచమారితమ సంవత్సర ఋతుష్ప సంవత్సరేష్ట పంచాక్రాంకృపాంకో యజ్ఞో యజ్ఞమేవారుంధే త్రిపదజ్ఞోమో భవతి చేరుంధే పంచరసోభవతీంద్రియమే వరుంధే సప్తదశోభవత్యన్నావరుధ్యాసో ప్రైవతేన జాయతే పంచవింశోమా భవతి ప్రజాపతే రాత్రి మహాప్రతమానన్నావరుద్ధే విష్ సర్వపృష్టోదిరాత్రో భవతి సర్వస్యాభిజిత్యై దేవస్చత్వాశమిద ప్రసవేష్మిభ్యాం పోష్ణోహస్తాభ్యామాదగిమామగర్భన్వసనామశస్య పూర్వాయుజ విదసే కవ్యా తయా దేవా సుతమావభూవర్ణస్య రామన్ సరమానపంతి అభిషాది భువనమతి గంతాది సత్తాదితోబింభే స్వాదరగం సప్రథసం గచ్ఛ స్వాహాగతివ్యాయ్యంతాద్యంతాశిగమనో ధత్తాది తరుణః క్రశ్యే త్వాక్షేపాయ త్వారయ్యే త్వాపోషాయ త్వాపృథివ్యే త్వాంతరిక్షాయ త్వాదివే త్వాసరే త్వాసురే త్వాభ్యస్తౌషధేభ్యస్త్వా విశ్వేభ్యస్త్వా భూతేభ్యః విభోన్మాత్రా ప్రభో పిత్రాశ్వశిరగోశ్చర్వాజిసప్తిమాజ్యమిషాశిర్వణాదీర్ణామాత్యాదిత్యానాం పత్వాన్విక్షగ్నగే స్వాహా స్వాహేంద్రాగ్నిభ్యాగ స్వాహా ప్రజాపతగే స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్యై స్వాహేహమి స్వాహేహన్ స్వాహేహరమతి స్వాహా భూరతి భువే త్వా భవ్యాయ త్వా భవిష్యతే త్వా విశ్వేభ్య త్వా భూతేభ్యో దేవాశాపానాయతం దేవేభ్యోస్తం మేధాయ ప్రోక్షితం గోపాయత ఆయనాయ స్వాహా ప్రాయణాయ స్వాహో రామాయ స్వాహోద్భుతాయ స్వాహా శోకాయ స్వాహా శోకృతాయ స్వాహా పలాయితాయ స్వాహా పలాయితాయ స్వాహా వర్గదే స్వాహా పరావర్గదే స్వాహాయతే స్వాహా ప్రయతే స్వాహా సర్వస్మై స్వాహా అగ్నే స్వాహా సోమాయ స్వాహా వాగవే స్వాహా వామోదాయ స్వాహా సవిత్రే స్వాహా సరస్వత్యై స్వాహేంద్రాయ స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా సర్వస్మై స్వాహా పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమధే స్వాహా నక్షత్రేభ్య స్వాహా ప్రాచ్యై దిశే స్వాహా దక్షిణాయై దిశే స్వాహా ప్రదేశ్యై దిశే స్వాహోదీచ్యై దిశే స్వాహోర్ధ్వాయై దిశే స్వాహా దిభ్య స్వాహా వాంతరిషాభ్య స్వాహా సమాహాభ్య స్వాహా శరద్భ్య స్వాహా హోరాత్రేభ్య స్వాహా సంవత్సరాయ స్వాహా సర్వస్మై స్వాహా అగ్నే స్వాహా సోమాయ స్వాహా సవిత్రే స్వాహా సరస్వత్యై స్వాహా పూష్ణే స్వాహా బృహస్పతయే స్వాహా వామోదాయ స్వాహా వాయవే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా సర్వస్మై స్వాహా పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహాగ్నే స్వాహా సోమాయ స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమనే స్వాహాంధే స్వాహా రాత్రియే స్వాహాగ్రవే స్వాహా సాధవే స్వాహా సుక్షిత్యే స్వాహా క్షుధే స్వాహా నిమ్నే స్వాహా రోగాయ స్వాహా విమాయ స్వాహా శీతాయ స్వాహా తపాయ స్వాహా నిమ్యాయ స్వాహా వర్గాయ స్వాహా లోకాయ స్వాహా సర్వస్మై స్వాహా భో దేవానాం కర్మ నామ సర్తస్య పథ్యాదిపదగాయత్రేణ సంచందాయిన పర్తునా హవిజా దీక్షయా విరుద్రేభిర్దేవేభిర్దేవదగాష్టుభేన స్వాచ్ఛందాయిన్యగ్రేష్ణ పర్తునా హవిజా దీక్షయాంజాదిత్యేభిర్దేవేభిర్దేవదగా జాగతేన స్వాచ్ఛందాయిన్యమర్షాభిస్తునా హవిజా దీక్షయా విశ్వేభిర్దేవేభిర్దేవదగానష్టుభే ఛందజాయనద్ది శరదాత్మత్వనా హమిరాదేక్షగామ్యంగిరాభిర్దేవేభిర్దేవదగాపాంతేనత్వాఛందజాయనద్ది హేమందసి శిరాభ్యాంతత్వనా హమిరాదేక్షగామ్యాహందేక్షామనుగమతస్య పత్నేం గాయత్రేణ ఛందసా బ్రహ్మణా జర్తగం సత్యేధాగం సత్యమృతేధాం మహేమోషు సుత్రమానమిహసరి స్వాహేహమిసరి స్వాహేహరంది స్వాహేహరమతి స్వాహా ఏంకారాయ స్వాహేంకృతాయ స్వాహా క్రందదే స్వాహా ప్రక్రందదే స్వాహా ప్రోథదే స్వాహా ప్రప్రోథదే స్వాహా గంధాయ స్వాహా ఘ్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా జ్ఞానాయ స్వాహా పానాయ స్వాహా సందీయమానాయ స్వాహా సంజితాయ స్వాహా విచిత్యమానాయ స్వాహా విచిత్తాయ స్వాహా పలాయిష్యమానాయ స్వాహా పలాయితాయ స్వాహోపరగ్రస్యతే స్వాహోపరతాయ స్వాహా నివేక్షతే స్వాహా నివిషమానాయ స్వాహా నివిష్టాయ స్వాహా నిషత్స్యతే స్వాహా నిషేధతే స్వాహా నిషన్నాయ స్వాహా విచ్యతే స్వాహాధీనాయ స్వాహా నదాయ స్వాహా నిపత్స్యతే స్వాహా నిపద్యమానాయ స్వాహా నిపన్నాయ స్వాహా దయిష్యతే స్వాహా సగానాయ స్వాహా సయితాయ స్వాహా సమ్మేలిష్యతే స్వాహా సమ్మేలతే స్వాహా సమ్మేలితాయ స్వాహా స్వప్స్యతే స్వాహా స్వపతే స్వాహా సుప్తాయ స్వాహా ప్రభోప్స్యతే స్వాహా ప్రబుధ్యమానాయ స్వాహా ప్రబుద్ధాయ స్వాహా జాగరిష్యతే స్వాహా జాగ్రతే స్వాహా జాగరితాయ స్వాహా శుశ్రూషమానాయ స్వాహా జన్మతే స్వాహా శ్రుతాయ స్వాహా వీక్షిష్యతే స్వాహా వీక్షమానాయ స్వాహా వీక్షితాయ స్వాహా సగుహాస్తే స్వాహా సంజిహానాయ స్వాహోజ్జిహానాయ స్వాహా వివక్షతే స్వాహా వివర్తమానాయ స్వాహా వివృత్తాయ స్వాహోస్తే స్వాహోత్తిష్ఠతే స్వాహోచ్చితాయ స్వాహా విధవిష్యతే స్వాహా విధోన్వానాయ స్వాహా విధూతాయ స్వాహోక్రగ్రస్యతే స్వాహోక్రామతే స్వాహోక్రాంతాయ స్వాహా చంక్రమిష్యతే స్వాహా చంక్రమ్యమానాయ స్వాహా చంక్రమితాయ స్వాహా కండోయిష్యతే స్వాహా కండోజమానాయ స్వాహా కండోషితాయ స్వాహా నిగషిష్యతే స్వాహా నిగషమానాయ స్వాహా నిగషితాయ స్వాహా యదక్షిదస్మై స్వాహా యత్పిపదిదస్మై స్వాహా యన్మేహజిదస్మై స్వాహా యేషకృత్కలోజిదస్మై స్వాహారేతసే స్వాహా ప్రజాభ్య స్వాహా ప్రజలనాయ స్వాహా సర్వస్మై స్వాహా అగ్నే స్వాహా వాయవే స్వాహా భూర్యాయ స్వాహా తమస్తృతస్య తమసి సత్యమసి సత్యస్య సత్యమస్తృతస్య మంసా దేవానాం ఛాయామృతస్య నామ తత్సత్యం ప్రజాపతిరస్యం వాజిని మధుభత్పద్భ్రంతే జవత్సూర్యేణ విశోకోవృణానఃపవదే కర్యం పశున్న గోపాయ పరిజ్మా ఓం సాభ్యామేవా స్వర్గకామాహేతగౌష భ్రాత్రమ పశ్యంతమాహరంతేనాయంతో వైధేతువర్గం లోకమాయనేం విద్వాగం షడ్భ్రాత్రమాధురేతువర్గమేవ లోకమిదంతిరేవ సత్రం వై షడ్భ్రాత్ర ప్రత్యక్షగ్రహ్యేతాని పృష్టాని ఏం విద్వాగం షడ్భ్రాత్రమాధురే సాక్షాదేవ దేవత అభ్యారోహంది షడ్భ్రాత్రోభవతి షడ్వాదవర్ష పృష్టాని పృష్టైరేవతో నన్వారోహంతుభిః సంవత్సరంతే సంవత్సర ప్రతిష్టంతి బృహత్రసంతరాభ్యాయంతీయం వరసంతరమసో బృహదాభ్యామేవయంత్యసో అనయోరేవ ప్రతిష్టంతే దేవీ యజ్ఞస్యాభ్యామేవ సువర్గంభవద్వరుంధరే పంచదశోభవేంద్రియమేవరుంధరే సప్తదశోభవత్యన్నాభ్యస్యావరుధ్యాసోత్రైవతేన జాయంతయేకవింశోభవతి ప్రతిష్ఠిత్యాసోరుజ ేవాత్మందే తృణవోభవతి విజిత్యేత్రయస్త్రిగుంశోభవతి ప్రతిష్ఠైతే సదోహ విద్ధారణ ఏతేన షడ్భ్రాత్రేణాశ్వత్సేహ విద్ధారం చాగ్నేభవతస్తద్భ్యసు వర్గం చక్రేవతే భవతస్సు వర్గస్య లోకస్య సమష్ట్యాోఖలబుద్ధోపోభవతి ప్రతిష్ఠైతే ప్రాంతోయాం విప్రాయ వగతు వర్గో లోక సరస్వత్యాయాం చేశ వేదే మయాన పంథాస్తమేవా ప్రతిష్టంతిష్టంతిజయంతిమీయేత వాజీయేకముత్నం తద్ధితీర్థం కుసురవింద ఉద్దాలగిరకామయన పశుమా శామి సప్త రాత్రమాహత్యేనవంత గ్రామ్యా పదవస్తానవారుంధేవం విద్వాన్ సప్త రాత్రేణ గజతే గావంత గ్రామ్యా పదవస్తానే వరుంధే సప్త రాత్రో భవతి సప్త గ్రామ్యా పశవ సప్తారణ్యా సప్త ఛందాగస్సు భయస్యావరుద్ధ్యై ప్రైవతేన జాయతేవతి ప్రజాపతేరాప్తేమహాప్రతమానన్నాద్యస్యావరుద్ధే విశ్వజత్ సర్వభృష్టో నిరాత్రో భవతి సర్వస్యాభిరిత్తే యత్ ప్రత్యక్షం పూర్వేషు పృష్టాన్యమేవ ప్రత్యక్ష విశ్వజిగసాముపసీదత్తేముత్తమస్య నైకరాత్రశ్చన సద్బృహంతరే పూర్వే సహస్వోపయంతీయం వరసంతరమసో బృహదాభ్యామే నయంతిసో అనయోరే ప్రతిష్టంది ప్రత్యక్షం విశ్వజితి పృష్టాన్వయంతిగసా ప్రత్యాం బృహస్పతిరకామయన బ్రహ్మవర్చసే శ్యామిషేదమష్టరాత్రమశ్యత్వమాహరత్రేణ బ్రహ్మవర్చస్య భవద్భిదేవం విద్వానష్టరాత్రేణ యజతే బ్రహ్మవర్చస్య భవత్యష్టరాత్రో భవత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రే బ్రహ్మవర్చసం గాయత్రిదేవ బ్రహ్మవర్చసమవరుంధ్రేక్తరాత్రో భవతి చదస్రో వేదసచ్చదస్రోపాంతరదిశాలిభ్యదేవ బ్రహ్మవర్చసమవరుంధ్రే ష్టోమో భవతి చేదేవాంధే పంచదశో భవతీంద్రియమేవాంధే సప్తదశో భవత్యన్నాస్యావరుధ్యాసో ప్రైవతేన జాయతేకవింశో భవతి ప్రతిష్ఠిత్యాసోరుజమేవాత్మం ధత్తే ప్రణవో భవతి విజిత్యై త్రయస్త్రిగుంశో భవతి ప్రతిష్ఠిత్యై పంచవిగుంశోమో భవతి ప్రజాపతేనాప్తే మహాభగవానన్నాస్యావరుద్ధే విశ్వజిత్ సర్వపృష్ఠోదిరాత్ర భవతి సర్వస్యాభిదిత్యై ప్రజాపతి ప్రజాసృజతా సృష్టాక్షుధన్యాయన్ సగేతన్నపరాక్రమపశ్యత్తమాహరత్తేనాయో వై ప్రజాభ్యో కల్పదయలిః ప్రజాః క్షుధన్ నిగచ్చేస్తరిహినవరాత్రేణ యజేతే మేహి వా నేతాసాం లోకా అకృప్తాసైతాః క్షుధన్ నిగచ్చంతి వా నేవాభ్యో లోకాన్ కల్పయతితాన్ కల్పమానాన్ పదాభ్యోను కల్పతే కల్పందేస్మాజమే లోకా ప్రజాసుధారిత్రిరాత్రేణైవేమల్లోకం కల్పయదిత్రిరాత్రేణాంతరిక్షంతి రాత్రేణాముల్లోకం యథా గుణే గుణమన్వశ్చేవమేవతల్లోకేమలోకమున్నస్తిశ్రుత్యాశిశిరం భావాయజ్యోజర్గౌరాజుజిజ్ఞాతస్తోమా భవంతీజం భావజ్యోజిరంతరిక్షం గౌరసావాజురేష్వేవలోకేష్ప్రతిష్ఠంతి జ్ఞాత్రం ప్రజానాం గచ్చతి నవరాత్రో భవత్య విభూర్ణమే ేజోదశాదియోగామయాేత్సలవరాత్రేణ ప్రాణాహి వాేతస్యాధృతాచేతాణానేవాస్మిన్నాధారోదయదేతాద్భవదినేవ ప్రజాపతిరకామేత ప్రజాజేతారమవశ్యత్తముజుభోక్తేన దశరాత్రమసృజతమేన దశరాత్రేణ ప్రాజాయ దశరాత్రాయతే కృష్యమాణో దశహోదారంజుభుజా దశహోత్రైవ దశరాత్రకం సృజతే దశరాత్రేణ ప్రజాయతే వై రాజో వాజేదశరాత్రో ఏం విద్వాన్ దశరాత్రేణ యజతే విరాజమేవ గచ్చతి ప్రాజాపత్యో వాగేషయజ్ఞో యజ్ఞ ైవతాయతీంద్రో వై సదం దేవతాభిరాజేత్సరం వ్యాపృతమగచ్చత్ స ప్రజాపతిపాధావత్తస్మాయేతం దశరాత్రం ప్రాగచ్చత్తమాహరత్తేనాయతో వై సోహన్యాభిర్దేవతాభిర్వ్యాపృతమగచ్చద్దేవం విద్వాన్ దశరాత్రేణ యజతే వ్యాపృతమేవ పాత్మనా భాతృవేణ గచ్చతి త్రిగకుద్వాగేషయజ్ఞో యద్దశరాత్రో పంచదశకపుదేకవికంశకపుత్రయత్రికంశోగిదేవం విద్వాత్రేణయజతేత్రికపుదేవసమానానాం యజమాన పంచదశో యజమానకేకవికంశోయజమానత్రేత్రికంశపురయుజమానోదశాత్రేణయజేతదేవపురాదేవపరిజోహదేతస్తనగురస్తనోపా్యాధోభవదినైనమభిజనం స్పృణుతే దేవాసుయత్తాసంతేవాదేవపురాపశ్యనయద్దశా ప్రస్తా పర్యోహంతేజాన్నకుతస్తనోపాధోభవత్రోదేవాభవన్పరాసురాగోభ్యాతుర్యవాన్ స్యాత్ ేవ్యోహతేస్తాగం పుణ్యస్య ప్రాదశదన్న ప్రాప్నుయాద్వాచావాణేనేంద్రియేణ ప్రాప్నోత్తురయవేదయజ్ఞవాయవయదాగ్రేణోపాచైవైనమింద్రియేణ సమర్థయజనదః పాపీయాన్భవత్యుక్తాగ్రాన్గ్రంథేతాభితర్యమాణ సర్వేషాం వా ఏతత్పాత్రాణామింద్రియైరుక్ష పాత్రగం సర్వేణైవైనమింద్రియేణాధిప్రయంతేణ ృత్యోర్వై క్షేత్రాణ్యేణ ప్రాణాన్వాణేవాదయదే ర్జన్యోనవర్షేత్రాణానువాగేతరి ప్రజానాగం సుగచ్చతి గరి వర్జన్యోనవర్షది ప్రాణాగ్రహా ప్రాణానేవ ప్రజానాగం శుచోమంజలి తాజప్రవర్షతి నాగత్రో వాయింద్రవాయవోగాయత్రం ప్రాగణీయమహస్తస్మాగణీయేహన్నైంద్రవాయవోత్యదేవైనమాయతనేహన్ శుక్రో దృశ్యతే స్వయమైనమాయతనే గృహ్ణాది జాగతో వాహాగ్రేణో జాగతం తృతీయమహస్తస్మా తృతీయేహన్నాగ్రేణో దృశ్యతే స్వయమైనమాయతనే గృహ్ణాదే యజ్ఞమాపద్యోందాగ్రేణస్వాదిక్ష్యదేత్రైవ్యమయంతరయమే పునః జగన్ముఖో వై ద్వితీయస్తి రాత్రో జాగత ఆగ్రేణో యచ్చేహన్నాగ్రేణో దిక్ష్యదే స్వయమైనమాయతనే గ్రంహాస్తమేవ ఛందోరవర్గ్యావర్తంతే రాసందరో వా ఐంద్రవాగవో రాసందరం పంచమవహస్తస్మాత్ పంచమేహన్నైంద్రవాగవో దృక్ష్యదే స్వయమైనమాయతనే గ్రంహాది పార్హతో వై శుక్రో పార్హతగం షష్ఠమహస్తస్మాత్ షష్ఠేహం శుక్రో దృక్ష్యదే స్వయమైనమాయతనే గ్రంహాద్వై ద్వితీయం యజ్ఞమాపద్యచ్చంద్రాగస్యాప్నోర్యచ్చుక్రస్వోహ్యదేయత్రైవ యజ్ఞమనిషంతరయమైనం పునః ప్రయుంక్తే త్రిష్టన్ముఖో వై తృతీయస్తు రాత్రస్తేష్టుభ శుక్రో యత్సప్తమేహం శుక్రో గృహ్యతే స్వయమైనమాయతనే గృహ్ణాచ్యోస్తమేవ ఛందోనపరిగావర్తందేవాగ్రేణో వాగష్టమహస్తస్మానష్టమేహన్నాగ్రేణో గృహ్యతే స్వయమైనమాయతనే గృహ్ణాది ప్రాణో వా ఐంద్రవాయవః ప్రాణో నవమహస్తస్మాన్నవమేహన్నైంద్రవాయవో గృహ్యతే స్వయమైనమాయతనే గృహ్ణాత్యేజద్వై తృతీయం యజ్ఞమాపద్యచ్ఛందాగస్యాప్నోదిగదేంద్రవాయవస్వరిక్యతేయత్రైవ్యమదశంతతయవైనం పునః ప్రయుంక్తే స్వస్తమేవ ఛందోను పరిజావర్తందే వథోపాగేచేభ్యపశేనయంతేంద్రవాయవాపద్యపద్యందేందఖలు వాగేష యజ్ఞస్యత్తశమమహత్తశమేహన్నైంద్రవాయవో విక్యతే యజ్ఞస్యైవాంతం గత్తాపసాత్పంథామపయంతసోయసాపహీయసా ప్రతిసారం వహంతి తాదృగేవదచ్ఛందాగస్యన్యోహ్యస్య లోకమభ్యధ్యాయంతాన్యేతేనైవ దేవాభ్యవాహయన్నైంద్రవాయవస్య వాయేతదాయతనయ్యచ్చమహస్తస్మిన్నాగ్రేణోదిక్ష్యదేనస్మాదాగ్రేణస్యాగతనేనమమేహన్నైంద్రవాయవోదిక్ష్యదేనస్మాదైంద్రవాయవస్యాగతనే సప్తమేహం శుక్రోదిక్ష్యద ఆగ్రేణస్య వాయేతదాయతనయ్యచ్చమహస్తస్మిన్ శుక్రోదిక్ష్యదేనస్మా శుక్రస్యాగతనేష్టమేహన్నాగ్రేణోదిక్ష్యదేశందాగస్యేవద్విహయతి ప్రవస్థతో వివాహమాప్నోదిగేవం మేధాథో దేవదాభ్యగేవ యజ్ఞే సంవిదం దాది తస్మాదిదమన్యోన్యస్మై దాది ప్రజాపదర్గామయత ప్రజాయేతం ద్వాదశ రాత్రమపశ్యత్తమాహరత్తేనాయ కామయేత ప్రజాయేతద్వాదశ రాత్రేణ ప్రేమజాయతే బ్రహ్మవాదినామతంజ్ఞామప్రాయణాయజ్ఞాధగస్మాదిరాత్ర పూర్వ ప్రయుజ్యతయది చక్షుషీ వాయేత యజ్ఞశ్రయదిరాత్రౌ కణీనికేమోయ పూర్వం ప్రయంజీరన్ బహిర్ధా కణీనికే ేజ్యస్తస్మాజిరాత్ర పూర్వ ప్రయుజ్యతే చక్షుషీ ఏజ్ఞేత్వాజ్జలకలీనికే ప్రతిదశోగాయత్రీం జ్యోతిపక్షాంజ్యోతిషాభాసానవేష్టామోదోపక్షోజేంద్రేష్టా ముఖ్యాయత్రీ జ్యోతిపక్షాయం వేద జ్యోతిషాభాసాగల్లోకమేది ప్రజాపతి యద్వాదశ రాత్రో యావది రాత్రోతో పక్షోయేంతరేష్టా ముఖ్యా సాత్మా ప్రజాపతిర్వావేషసాం సద్ధవేషత్రేణ స్ప్రణోజి ప్రాణావేషత్రాణామేవ స్ప్రణోజిర్వాదాం ప్రజానాం ప్రాణీరాసతే సత్రమాసతేతస్మాత్ పృచ్ఛంతి కిమేతే శత్రుణైరిత్య ప్రజానాం ముచ్యతో భవతి ఏవం వేద నవాగేషోహ్యతో వైష్మానరస్సు వర్గాయ లోకాయ ప్రాభవదోద్వాహవాగేష ఆదరాశేష్మానరం పరిజోహన్ సువర్గస్సు లోకస్య ప్రభోచారితమో వాగేతేన ప్రజాపతిమయాజగంతే స్వార్ధ్వాదశిదర్ధ్వాదిహవారిత్యక్షయజేమం విద్వాన్ ద్వాదశాహేతేమేచ్ఛందసరసమహవసంతాయ ప్రాయచ్ఛద్యవంగేష్మాయ ేమాషిలోహే మందశిశిరాభ్యాంతేనేంద్రం ప్రజాపతిలగా జగత్తదో మా ఇంద్రగింద్రోభవత్తస్మాహురాజావరస్ యజ్ఞగిరి సఖ్యేతేనైష వై గుణమత్తిక సత్రే ప్రతిగృహాది పురుష గుణమశ్వ గుణమం గౌర్వాణ పాత్రేణాన్నం బిభ్రతి యత్తన్న నిర్ణయ నిజరితమోభిమలం జాగతకేకేమయ్యోహి ప్రజాపతిరార్ధ ద్వాదశ రాత్రే దేక్షిత్యాద్వాదశ మాసా సంవత్సర సంవత్సర ప్రజాపతి ప్రజాపతిర్వాయస్తపశోభిజాయతే దుర్ధావాలేస్రో రాత్రిద్వాదశో పశుతో యా ప్రథమా యజ్ఞంతాభిః సంభరతి యా ద్వితీయా యజ్ఞంతాభిరారభతి యా స్త్రీయా పాత్రాణి తాభిర్నం మే లిక్తే యాశ్చతుర్థేన పితాభిరాత్మానమంతరదశ్వ అస్ పశుమతి భాగం సగంసయ పురోణాశం మస్తిష్కగంసయ పరిపాపం పురేషగంసయ ఆజ్యం మజ్జానగంసయ స్వామగ్స్వేదగంసోవ అస్తీర్షణ్యాగృహాదిగోద్వాదశాహే ప్రతిగృహాది తస్మాద్వాదశాహేజ్యం పాపనోవ్యావృత్యై ఏకస్మై స్వాహాద్వాభ్యాగస్వాహాభ్య స్వాహ చతుర్భ్య స్వాహ పంచభ్య స్వాహ షడ్భ్య స్వాహ సప్తభ్య స్వాహ అష్టాభ్య స్వాహ నవభ్య స్వాహ దశభ్య స్వాహైకాదశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ చతుర్దశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ షోడశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహ అష్టాదశభ్య స్వాహైకాన్ని స్వాహ నవవింశతే స్వాహైకాశతే స్వాహ నవచత్వారికంశతే స్వాహైకాన్నషే స్వాహ నవషట్కే స్వాహైకాన్నాశేత్యే స్వాహ నవాశేత్యే స్వాహైకాన్నశతాయ స్వాహ శతాయ స్వాహ ద్వాభ్యాగం శతాభ్యాగ స్వాహ సర్వస్మై స్వాహ